జై శ్రీరామ్. శ్రీరామ శరణం మమ. ప్రియ భగవద్బంధువులారా, శ్రీమద్ వాల్మీకి రామాయణం విశ్వామిత్ర మహర్షి రామచంద్రస్వామి నిద్రాకాలిక సౌందర్యాన్ని చూశాడు. నిద్రపోయేటప్పుడు చాలా కాంతి తరంగాలన్నీ ఆస్వాదించాడు. తర్వాత నిద్ర లేపాడు. ఆ శ్లోకానికి ఉన్నటువంటి అర్థాలను వ్యాఖ్యానంలో అనుగ్రహించినవి చెప్పుకున్నాం. అలా నిద్ర లేచి వారు కాలకృత్యాలు తీర్చుకొని బయలుదేరారు. వారికి అనేకమైన గాథలు చెబుతూ తీసుకుపోతూ ఉన్నాడు ఆయన. చిన్న చిన్న ఈ సెలయేర్లు అలాంటివి వస్తే దాటిస్తూ ఉన్నారు. అలా నా దాటి వెళుతూ ఉన్నారు. నదులు వస్తే దాటి వెళుతూ ఉన్నారు. అలా వెళుతూ వెళుతూ ఉండగా ఒక భయంకరమైనటువంటి అడవి, అది చాలా దట్టముగా ఉన్న ఈ చెట్లు అన్నీ గుబుర్లతో కీసు కీసుమంటూ కీసురాళ్ళ మోతలు భయంకరంగా ఉంది. ఉంటే అడిగాడు రాముడు, ఏమిటి స్వామి ఇలా ఉన్నది? ఏమవు జనపదవు, ఇక్కడ ఏమీ కనపడతలేదు. జనపదాలు కూడా ఉన్నట్లుగా ఏమీ ఏదో పాడుబడిపోయి ఉన్నాయి. రెండు ఊళ్ళు ఉన్నట్టుగా కనపడుతున్నాయి, కానీ జనమేమీ లేరు ఏమిటి అన్నాడు. అంటే ఇవి రెండు ఊళ్ళు కూడా ఇక్కడ తాటక అనే ఒక రాకాసి ఉందయా, అది తినేసింది జనాలని, వెళ్ళిపోయారు. మిగిలిన వాళ్ళందరూ కూడా భయపడిపోయారు. అది అది యక్షిణి కామరూపిణి, అది బలము నాగసహస్రస్య ధారయంతి తదాహి అభూత్. అది ఒక 1000 ఏనుగుల బలం కలిగినటువంటిది. యక్షి అనంటే మామూలుగా మనం దెయ్యాలని చెబుతుంటారు పూర్వకాలంలో. మరి పాడుపడిపోయినటువంటి వాటిల్లో అలా ఉండేది, భయంకరంగానే ఉండేవి. అది ఒక యక్షి, యక్షిణి రాక్షసి, బాగా బలం కలిగినటువంటిది అని. తాటకానామ భద్రంతే భార్యా సుందస్య ధీమత. అది సుందుడు అనేటటువంటి వాని యొక్క భార్య అది తాటక. ఇక్కడ వాల్మీకి రచనను చూద్దాం. ఈ విషయము తాటకానామ భద్రంతే అంటూ ఉన్నాడు ఆయన ఒక మాట మధ్యలో. భద్రంతే అంటే నీకు మంగళమగుగాక. ఇది ఎవరికి మంగళం ఇక్కడ? తాటకానామ భద్రంతే భార్యా సుందస్య ధీమత. రాముడికి మంగళం అంటే భయపడతావేమో, అంటే మాట వింటేనే భయపడే అంతటి పసివాడన్నమాట రాముడు. దెయ్యాల కథలు చెబుతుంటే అమ్మో అని భయపడతారు పిల్లలు. చిన్నప్పుడు కూడా చూస్తూ ఉండేవాళ్ళం. ఇప్పుడు అలాంటివి ఏం లేవనుకోండి, సినిమాలే ఆ దెయ్యాల సినిమాలు వస్తుంటాయి, చూస్తుంటారు జన. ఇవి భయపడేవాళ్ళు భయపడుతూనే ఉంటారు. మరి మాట వింటేనే భయపడేవాళ్ళు. అప్పుడు పగలు చెప్పొద్దనేవాళ్ళు, పైగా రాత్రులు చెప్పినా కూడా భయపడిపోతారు పిల్లలని. దెయ్యాల కథలు చెప్పేవాళ్ళు కాదు. అదేమిటో పిల్లలకు దెయ్యాల కథలు అంటేనే ఉబలాటము ఉత్సాహంగా చెప్పించుకోవటానికి చూసేవాళ్ళు, భయపడుతూనే ఉండేవాళ్ళు. ఆ మనస్సు యొక్క స్థితులు అలాంటివి ఆలోచనలు. అలా నీకు భద్రము కలుగుగాక ఈ మాట చాలాసార్లు అంటాడు విశ్వామిత్రుడు. మనకి ఇక్కడే కనపడుతుంది ఆ మాట, భద్రంతే భద్రంతే అనే మాట. అంటే ఇది ఏమిటి అని అంటే, ఒక విధంగా నీకు మంగళము కావాలి అని ఒక మంగళము చెప్పినట్టు నీకు శుభము జయము కావాలి, నీకేమిటయ్యా హాయిగా నువ్వు జయాన్ని పొందుతావు అని చెప్పినట్లు దీన్నే మంగళాశాసనము అని కూడా అంటుంటారు. అంటే శుభాలు కోరటం, ఆశాసనం అంటే కోరటం, మంగళములను కోరటం. ఎవరికి అంటే మనకి ఇష్టమైన వాళ్ళు బాగుండాలనే కదా మనం అనుకునేది, ఎవరైనా అనుకుంటారు కదా. అలాగే రాముడు మరి చాలా ఇష్టమైనటువంటి వాడు కనుక విశ్వామిత్రుడు మాట చెబుతూనే అలా అంటున్నాడు. అందుకే అక్కడక్కడ చాలాసార్లు వస్తూనే ఉంటుంది భద్రంతే భద్రంతే అనే మాట, మనకి ఇక్కడే కనపడుతూ ఉంటుంది. అలా చెప్పాడు సుందుడు అనేటటువంటి అతని యొక్క భార్య. అది తినేసిందయ్యా, ఇక్కడంతా కూడా నిష్కంటకం చేసేసింది. మారీచుడు దాని కొడుకు అనేటటువంటి వాడు. మారీచో రాక్షస పుత్రో యశ్యాహ శక్రపరాక్రమః. వాడు మారీచుడు. దేవేంద్రుడు అంత పరాక్రమం కలవాడట మారీచుడు. అతను తాటకకు కొడుకు. ఇది ఇక్కడ తినేసింది జనాల్ని, అందుకని మిగిలిన వాళ్ళంతా వెళ్ళిపోయారు అని చెబితే రామచంద్రస్వామి అన్నాడు, ఏంటి స్వామి అల్పవీర్య యథాయక్ష శ్రూయంతే మునిపుంగవా, కథం నాగసహస్రస్య ధారయతి అబలా బలం. యక్షులు అని అంటే బలహీనులు అంటుంటారు కదా, మరి అల్పమైన బలం గలవారంటారు, మరి దీనికి ఎంత బలం ఎట్లా వచ్చింది చెప్పవలసింది అన్నాడు. అంటే విశ్వామిత్రుడు చెబుతున్నాడు, చెబుతానయ్యా దీనికి వరం వలన. ఎవరు అని అంటే యక్షపతి సుకేతు అనేవాడు ఒకడు పూర్వము తపస్సు చేశాడు బ్రహ్మను గూర్చి. ఏం కావాలి నీకు వరము అని అంటే 10,000 బలం కలిగినటువంటి, 10,000 కాదు 10,000 ఏనుగుల బలం కలిగినటువంటి కుమారుడు కావాలి అని అంటే, అలా నీకు కుమార యోగం లేదయ్యా, నీకు పుత్రిక మాత్రమే వస్తుంది కన్యారత్నం, ఆమెకి ఇంత బలం వస్తుంది కనుక ఆ బలం వస్తుంది అని చెప్పి వరం ఇచ్చాడు ఆయన. అయితే బలం వచ్చింది. ఆ తర్వాత ఈ సుందుడు ఉపసుందుడు, సుందుడికి ఇచ్చి పెళ్లి చేశారు, సరే వాళ్ళు సుందోపసుందులు కదా, వాళ్ళు ఏదో కొట్టుకుని చచ్చిపోయారు ఒకళ్ళ చేతులు ఒకళ్ళు. ఆ తర్వాత ఇది యక్షిణి అయినప్పటికీ భయపెడుతూ ఉంది జనాల్ని. అలా భయపెడుతూ అగస్త్య మహర్షి మీద కూడా, దృష్ట్వా అగస్త్యో భగవాన్ ఋషి, ఆయన మీద కూడా భయపెడతానికి వెళ్ళింది. మరి ఆయన ఎంత ఉంటాడండి, అసలు చాలా చిల్లవాడు కదా ఆయన, అగస్త్యుడు అంగుష్ట మాత్రం అన్నట్లుగా ఉంటాడు అంటారు. మరి చాలా చిన్న అంటే వెడల్పు ఉంటాడు, పొట్టిగా ఉంటాడు, మహా మహిమాన్వితమైన తపశ్శక్తి కలవాడు ఆయన. అది సముద్రాన్నే ఇలా స్వాహ చేసి తాగేశాడు అని అంటారు. అయితే అగస్త్య నక్షత్రం ఉన్నదట ఇప్పుడు ఆకాశంలో. ఆ అగస్త్య నక్షత్రంలో ఈ సముద్ర జలం మొత్తం పోసినా పానం మీద ఒక నీటి సుక్క పడితే ఎలా ఎగిరిపోతుందో అలా ఎగిరిపోతుందట. అంతటిది ప్రభావవంతమైనటువంటిది ఆ నక్షత్రం, అంత పెద్దది అంటారు. అందుకే ఏమైనా ఇలా చెప్పారేమో అనిపించేటట్లు ఉంటుంది ఆయన సముద్రాన్ని తాగేశాడనే మాట. కొన్ని మనకి ఆ నక్షత్రాలు ఇవే కథలుగాను, కొన్నింటిని ఇక్కడ మనుషుల పేర్లే నక్షత్రాల పేర్లుగాను ఉండవచ్చు. ఇవన్నీ కూడా మనకి ఏమీ తెలియదు అసలు. అది అందుకే ఏది కథ ఏది కల్పితము ఏది ఎలా చెబుతున్నారో ఈ ఒక లింక్ ఏదో తెగిపోయింది మరి మనకి ఆ గాథలకి మనకి. ఎందుకని అంటే మనకి ఏ కథ విన్నా పూర్వ కథలు అన్నీ రాక్షసులు దేవతలు, వాళ్ళు ఎక్కడుంటారంటే భూమి మీదే మళ్ళీ ఉండేది, ఎక్కడో లోకాల్లో ఉన్నట్లుగా. లోకాలు అని అంటే అసలు దేనిది లోకం అనుకునేవాళ్ళు తెలియని స్థితి మనకు ఇప్పుడు. వాళ్ళు దేనిది లోకం అనుకునేవారు, దేనికి దేనికి ఎంత దూరం ఉండేది అసలు ఆ కాలంలో వాళ్ళకి. మరి అసలు ఇంత విస్తారంగా ఎంత పరిచయం కాలేదు ఈ భూమి కానీ ఇవన్నీ కానీ. కొందరికే ఉంది అంటే మహర్షులు జ్ఞానదృష్టితో చూశారు వాళ్ళంతా, అంతవరకు సత్యమే. జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు త్రికాలవేదులు మహర్షులు ఉన్నారు. మరి వాళ్ళేగా మనకి ఇక ఇవన్నీ చెప్పింది చరిత్రలన్నీ. ఆ చరిత్రలు చెప్పేటప్పుడు దేనిని దేనికి కలిపి చెబుతున్నారో మనకు అర్థం కాదు. ఇప్పుడు ఎలా అయిపోయినాయి మనకి కథలన్నీ అని అంటే, చరిత్ర అంతా నిజము అని నమ్మేటటువంటి వాళ్ళు ఒక వర్గం ఉన్నారు, అసలు మొత్తము కూడా కల్పితమైనది, దీంట్లో ఆత్మ పరమాత్మల తత్వాలే చెప్పారని అంతరార్థాలు అంటూ చెప్పేవాళ్ళు మరొక వర్గం ఉన్నారు. ఎక్కువగా యోగులు వీళ్ళు చెబుతూ ఉంటారు ఇవే. ఇలాంటిది మరి మధ్యలో మనం ఉంటాం, కాసేపు అది కాసేపు ఇది అన్నట్లుగా, అది తెలుసుకోవాలి ఇది తెలుసుకోవాలి అన్నట్లుగా మనం ఉంటాం. సరే మనకు వచ్చినటువంటి నష్టము లేదు, దాని ద్వారా ఏది ఎలా ఉన్నప్పటికీ మనకు ప్రధానమైనది ఏమిటంటే రాముడు. రామకథలో రాముడు, కృష్ణ కథలో కృష్ణుడు. ఎక్కడెక్కడ వారు విశేషాలైన అర్థాలు చెబుతూ ఉంటారో అక్కడక్కడ చెప్పుకుంటూ మనం వెళ్ళిపోతూ ఉంటాం. కనుక అలా ఆయన శపించాడు, రాక్షసు అయిపోమన్నాడు ఆయన మీదకి వెళ్తే, ఇది రాక్షసు అయిపోయింది. అక్కడి నుంచి ఇక్కడికి జనాలను తింటూ మొదలుపెట్టింది. కనుక దీనిని సంహరించాలి సుమా, అది వస్తుంది, వచ్చిన తర్వాత నువ్వు సంహరించవయ్యా, స్త్రీ అని నువ్వేమి సందేహించుకు అంటూ చెప్పాడు ఆయన. మరి అదేమి వింత చూడండి, ఇక్కడ తాటక వచ్చింది, అక్కడ కృష్ణస్వామికి ఏమో పోతన వచ్చింది, అక్కడేమో కంసుడు పంపించాడు, మరి ఇక్కడేమో అక్కడ ఎవరు లేరు, వెంట ఉండి ఎవరు చంపించిన వాళ్ళు లేరు. కానీ ఇక్కడ మాత్రం మరి రాముడేమో మంచి బాలుడు కదా, తనంతటా తానేమి కోపం తెచ్చుకోడు, చంపడు. అందుకే విశ్వామిత్రుడు వచ్చి ప్రేరణ చేత చంపిస్తాడు. మరి ఆ విశ్వామిత్ర ప్రేరణ ఎందుకో మరి అది చూస్తే అది కూడా అంతే. మరి అసలు తపస్సులు అంటారు ఏంటో, యజ్ఞాలు అంటారు ఎందుకోసమో, మరి ఆ యజ్ఞాలు చేస్తే వీళ్ళకి నష్టం ఏంటో, వీళ్ళెళ్ళి మరి వాటిని విఘ్నాలు వేయటం ఏంటో, అసలు ఈ వర్గముగా పోట్లాడుకుంటున్నారా వారంతా. మరి మాంసభక్షకులుగా అంటే అందరూ తినేవాళ్ళే, యజ్ఞాల పేరుతో వీళ్ళు తింటారు వాళ్ళు తింటారు, వాళ్ళు అసలు మనుషుల్నే తింటారు, వీళ్ళు జంతువుల్ని తింటే ఆ రోజుల్లో అందరూ తినేవాళ్ళే, మాంసాలు తిన్నవాళ్ళు ఎవ్వరూ లేరు, యజ్ఞం అంటే మాంసమే. అసలు ఏమిటో అదంతా అలాంటి కథలు. మరి ఇక్కడ ఈయన వెంట పెట్టుకొచ్చి రామచంద్రస్వామి చేత చంపిస్తున్నాడు ఈయన. అక్కడ ఏమో పోతన్న ఆయనే చంపేశాడు. సరే అలా వస్తుంది, నువ్వేమీ చూడవద్దు దాన్ని వెనక ముందు అని అంటే, వీళ్ళు ఇలా అంటూ ఉండగానే రామచంద్రస్వామి ధనుష్టంకారం చేశాడు. నారి దానికి బిగించి సజ్జీకృతం అంటారు దాన్ని చేసి రెడీగా అన్నమాట. ఇక మోగిస్తే పెద్ద మోత మోగింది. అది ఆ మోతకి శబ్దైన మోహిత, ఆ మోతకి అది జా శబ్దం అకరోత్తీవ్రం అంటున్నారు. నారిని లాగి వదిలేటప్పుడు పెద్ద మోత వచ్చిందట. దానికది తాం దృష్ట్వా రాఘవం క్రుద్ధాం వికృతాం వికృతానాం, అది ఆ ధ్వనిని విని దానికి కోపం వచ్చేసింది. ఎవడరా నా వనంలోకి, నా అధీనంలో ఉన్న చోటకు వచ్చి మోత మోగించాడు, పక్షులు కూడా భయపడతాయి అంటూ ఒక్కసారి లేచింది. బెలబెల బెలబెల బెల పెద్ద మోత వచ్చింది. ఎక్కడుంటుందో చెట్లలో కనపడదు. అదే వాళ్ళు చేసేటటువంటి, ఇప్పుడు గిరిజనులు కూడా అంతే. ఇప్పటికీ మనం ఆ సినిమాల్లో చూస్తుంటాం, చూపిస్తుంటారు, వాళ్ళు కలిసిపోతారు చెట్లలో. మరి వాళ్ళ ఆకారాలు మనకేం తెలియదు. మరి ఇప్పుడే ఇలా ఉంటే వీళ్ళు ఇవన్నీ సినిమాలే తీయగలిగితే మరి ఆ రోజుల్లో వాళ్ళు ఎట్లా ఉండేవాళ్ళు. కనుక పెద్ద మోత మోగింది. కాసేపటికి ఒక మట్టి వర్షం పడింది, పెద్ద మోతతో వచ్చేసింది. అది పెద్ద ధ్వని చేసుకుంటూ వచ్చింది. ఉజ్జమ్య బాహు గర్జంతి, పెద్ద క్రోధమూర్చిత బాహువులు విసురుతూ పెద్ద ధ్వని చేస్తూ వచ్చిందట. విశ్వామిత్రస్తు బ్రహ్మర్షి హుంకారేణ అభిభత్స్యతం, అయితే భయపడతారు ఈ పిల్లలని. పెద్ద కేక, ఈయన కూడా పెద్ద హుంకారం చేసి ఆగ పాపిష్టిదాన అంటూ ఈ పిల్లలిద్దరిని కూడా స్వస్తి రాఘవయోరస్తు జయంచైవ అభ్యభాషత అలా సందిట్లోకి తీసుకున్నాడట. ఇద్దరిని పట్టుకుని ఇలా చేతులేసి దగ్గరకు తీసేసుకుని స్వస్తి రాఘవయోరస్తు, ఆ రఘుకుల దీపకులు ఇద్దరికీ కూడా స్వస్తి మంగళం కలుగుగాక అన్నాడు. మరి ఏమిటి స్వస్తి అని అంటే, అతిమానుష శక్తిం జానన్నపి తాటకాయా క్రౌర్యాతిశయం దృష్ట్వా అతిశంకయా మహర్షి మంగళమాశాస్తి. మరి తాటక మహాక్రూరమైనటువంటిది, బాగా బలమైనటువంటిది. అయితే అతిమానుష శక్తి రామునిది అని ముందు చెప్పాడు తెలుసు. అయినప్పటికీ ఆ ప్రేమ కలిగింది. ఇప్పుడు ఆ జ్ఞానము అదంతా ఒక విధంగా మరుపొచ్చేసింది. ఏమో బాలకుల్ని ఏం చేస్తుందో అనే ఒక ప్రేమ, ఆ ప్రేమ భయంగా మారిపోయింది. దాన్ని అలా వాళ్ళిద్దరినీ కూడా ఇలా తీసుకుని స్వస్తి అంటున్నాడు. దీనిదే మంగళాశాసనము అంటారు. ఇలాంటిదే అలా చెప్పుకున్న దాన్ని వాళ్ళకి మంగళం కలగాలి అని ఆ ప్రేమతోనే విశ్వామిత్ర మహర్షి, ఆ ప్రేమతోనే దశరథ చక్రవర్తి తల్లి అయోధ్యలో వీళ్ళందరూ కూడా ఆ ప్రేమ, ఆ ప్రేమతోనే అలా మంగళాలు పాడేవాళ్ళు. ఆ తర్వాత శిలావర్షం కురిపిస్తూ ఉంది కదా, భయంకరంగా వస్తూ ఉన్నది. దూరంగానే ఉన్నప్పటికీ దీన్ని చంపవయ్యా, ఎక్కువసేపు నువ్వు ఆలోచన చేయవద్దు, ఆలస్యము చేయవద్దు అని చెప్పి ఆయన చెప్పేటప్పటికి దాన్ని అస్త్రముల చేత గృహీత అస్త్రోస్మి, ఆ అస్త్రములను తీసుకున్నటువంటి వాడై దాన్ని సంహరించేశాడు. తాటక చనిపోయింది. ఆ చనిపోయిన తర్వాత అక్కడకు బ్రహ్మాది దేవతలు, బ్రహ్మ కాదు ఇంద్రుడు మొదలైన వారందరూ వచ్చి, మరి వీళ్ళకి కనపడలేదేమో రామలక్ష్మణులకి దేవతలు కనుక వాళ్ళు, విశ్వామిత్రుడికి చెప్పారట, ఈయనను మనం తయారు చేయాలి, ఎందుకోసమని అంటే రాక్షసులను సంహరించడానికి అని, అస్త్రాలన్నీ కూడా ఇచ్చేయి, నీ దగ్గర ఉన్నాయి కదా అస్త్రాలన్నీ ఇచ్చేసేయమన్నారు. మహామంత్రములట సప్తకోటి మహామంత్రాలు ఉన్నాయి ఈయన దగ్గర, ఈ మంత్రాలన్నీ కూడా రామచంద్రస్వామికి అస్త్రము, దీన్ని ఏమంటారు ధనుర్వేదము, దాంట్లో ఉన్నటువంటివన్నీ కూడా ఇచ్చేశాడు ఆయన. ఆ పేర్లు చెబుతూ ఉన్నారు వాటిని కొన్నైనా. దండచక్రం మహద్దివ్యం దాస్యామి తవ రాఘవ, ఇదిగో నీకు ఇస్తున్న తీసుకో, దండచక్రము, మహాచక్రము, కాలచక్రము, విష్ణుచక్రము, ఐంద్రాస్త్రము, వజ్రము, అస్త్రము ఇది, వజ్రం అంటే మళ్ళీ ఇంద్రుడి చేతిలో ఉండేది కాదు, వజ్రాస్త్రము, శైవాస్త్రము, శూలాస్త్రము, బ్రహ్మశిరాస్త్రము, ఐషీకము, ఐషీకం అంటే రెల్లు అలా తీసి అట్లా వేస్తే మంత్రంతో అది భగ్గున లేచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ ప్రయోగము ఏ పనికి పంపిస్తే ఆ పని చేసేస్తూ ఉంటుంది. మోదకి, శిఖరి ఇలా ఇస్తూ ఉన్నాను అన్నాడు. ఇక్కడ పేర్లన్నీ పైనాకాస్త్రము, ఆగ్నేయాస్త్రము, తర్వాత హయశిరోనామాస్త్రము, క్రౌంచాస్త్రము, శక్తిద్వయము, కాపాలము, ముసలము, విద్యాధరము, నందనము, ఇలా ఒక పెద్ద లిస్టు అస్త్రాలు. మరి అవన్నీ కూడా తీసుకోమని ఆ మంత్రాలన్నీ చెప్పాడు ఆయన. అంతే, ఆ మంత్రాలను చెబితే అవి ధనుస్సుకి బాణాలు పెట్టవసరలా, మంత్రం చదివి లాగితే అస్త్రం వచ్చేస్తుంది దానికి. అలా మొత్తము కూడా ఈ ఇచ్చినటువంటి ఆ అస్త్రములు ఉన్నాయి మొత్తము కూడా కనపడినాయి రామచంద్రస్వామికి. ఈయన ఏ ఏ అస్త్రాలు ఇచ్చాడో అన్నీ కూడా ఒక మంత్ర అధిదేవతల రూపము, మంత్రాధిదేవతలు కనపడి ఆ రామచంద్రస్వామికి జయము పలికి, స్వామి మేము మీ అధీనంలో ఉంటాం నేటి నుంచి, తమరు ఎప్పుడు మమ్మల్ని ఏ మంత్రం చదివి ప్రయోగిస్తే ఆ అస్త్రాన్ని మేము వచ్చేస్తాము అని అన్నీ కూడా కనపడినాయి. విద్య అంటే అదిగో అది, ఒట్టి మంత్రాలకు చింతకాయలు రాలతాయి అంటారు. మరి చింతకాయలు ఈ కాలంలో చెప్పే ఇవన్నీ కూడా ఈ మంత్రాలకు ఏమి రాలతాయి, ఏమీ రాలవు. ఆ మంత్రాలకు, మంత్రగాళ్ళకి డబ్బులు రాలతాయి తప్ప. మంత్రం అంటే అది, ఆ మంత్ర అధిదేవత కనపడాలి. అలాగే ఇప్పుడు మనం కూడా రాముడు చెబుతుంటే రాముడు కనపడాలి, దృశ్యం కనపడాలి కళ్ళకి. కృష్ణ కథ ఆయన కనపడాలి, ఏ చెబుతూ ఉంటే అవన్నీ అలా దర్శనం కలగాలి. దాన్ని దర్శనం అంటారు, ఇంకేరే ఏం లేదు, అది మనస్సులోనే కలుగుతుంది. అది అలా కనిపిస్తే అప్పుడు అది సిద్ధిని పొందినట్టు అస్త్రాలన్నీ కనిపించినాయి రామచంద్రస్వామికి. సరే మరి ఇక ప్రయోగించటమేనా అని అంటే అదే మాట కూడా చెప్తున్నారు. ఇమేస్మ నరశార్దోల సాధికిం కరవామతే, సాధి మమ్మల్ని శాసించవయ్యా, నీకు ఏం కావాలన్నా, మానసాహ కార్యకాలేషు సహాయం మే కరిష్యద, నువ్వు మనసులో తలుచుకుంటే చాలు, మీకు ఏం కావాలో మేము అది చేసేస్తాము అని చెప్పిని. ఆ తర్వాత విని అన్నీ చూశాడు రాముడు మొత్తాన్ని. తర్వాత విశ్వామిత్ర మహర్షిని మళ్ళీ అన్నాడట రాముడు, మాకు ఈ మంత్రములు వచ్చినాయి కానీ వీటి ఉపసంహారాలు కూడా కావాలి అన్నాడు. ఇప్పుడు ఒక్కొక్కసారి ప్రయోగించినవి భయంకరమైతే ఆపేయాలి. మరి అట్లాంటిది ఇప్పుడు లేదు. ఇప్పుడు మనకి ఏదైనా ఈ మిస్సైల్స్ ఇలాంటివి ఉన్నాయి, ప్రయోగాలు చేస్తుంటారు, ఆపటానికి ఏం కుదరదు, ప్రయోగించాలంటే వెళ్ళిపోయినట్టే. కానీ ఆపటం కూడా కావాలి అంటున్నాడు రామచంద్రస్వామి. కనుక ఉపసంహారములు కూడా చెప్పవలసింది అంటే అవి కూడా చెప్పాడు ఆయన. ఆ ఉపసంహార మంత్రములు కూడా చెప్పాడు. ఆ ఉపసంహార మంత్రాలను కూడా అన్నింటినీ కూడా స్వాధీనం చేసుకున్నాడు రామచంద్రస్వామి. సరే అలా బయలుదేరి వెళ్ళారు. చాలామంది ఋషులు ఎదురు వచ్చారు. రామ ఇదిగో సిద్ధాశ్రమం వచ్చేసాం, ఇది మా ఆశ్రమము అన్నాడు ఆయన. సరే ఆశ్రమానికి చేరారు. అక్కడ ఋషులందరూ కూడా వచ్చారు, స్వాగతాలు పలికారు. ఇక్కడే వామనుడు తపస్సు చేశాడయ్యా, బలిచక్రవర్తిని నిర్జించటానికి తపస్సు చేశాడు, ఇదే సిద్ధాశ్రమము అంటాడు. మరి వామనుడు ఎక్కడ పుట్టాడు, దేవతలకి, కశ్యపుడికి, అదితికి, ఇక్కడ తపస్సు చేశాడు అంటూ ఉన్నారు. అంత భూమి మీద జరిగినట్టే కనపడుతూ ఉంటాయి ఇవన్నీ. బలిచక్రవర్తి ఇక్కడికే వచ్చి యజ్ఞాలు చేశాడు. ఏతస్మిన్నేవ కాలేతు రాజా వైరోచనిర్ బలిహి, బలిచక్రవర్తి ఇక్కడే సిద్ధాశ్రమంలోనే ఉన్నాడు, దేవతలను జయించాడు ఆయన. ఆ బలిని జయించడానికి విష్ణుమూర్తి ఇక్కడ తపస్సు చేసి ఆ బలిచక్రవర్తిని జయించి తమ రాజ్యాన్ని తీసుకొని ఇంద్రుడికి ఇచ్చాడు అంటూ ఉన్నాడు. మరి ఇక్కడే ఉన్నారు వాళ్ళందరూ, ఇంద్రుడు ఇక్కడ వాడే, దేవతలు ఇక్కడ వాళ్ళే. మరి ఇలా చూస్తే వాళ్ళందరూ కూడా ఇక్కడి వారే. ఈ కథలన్నీ కూడా ప్రధానంగా అందరి చుట్టూ అల్లినటువంటి కథలుగా కనపడుతూ ఉంటాయి. కనుక ఇవన్నీ ఇంకా ముందు ముందు ఆశ్రమంలో సేద తీర్చుకో, రేపటి నుంచి యజ్ఞానికి సిద్ధం చేద్దాము అని చెప్పాడు. వారు అక్కడ విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు. తర్వాత మనం కూడా విశ్రాంతి తీసుకుందాం, రేపు చెప్పుకుందాం. జై శ్రీరామ్. శ్రీరామ శరణం మమ.